అగ్నిం వా ఏతస్య శరీరం గచ్ఛతి సోమకం రసో వరుణయేనం వరుణ పాశేన గృహ్ణాతి సరస్వతీం వాగ్నా విష్ణో ఆత్మానస్య జ్యోగామయతి జ్యోగామయావేత్యాద్యో వా కామలేత సర్వమాయుర్యామితి తస్మాదేతామిత్యం సర్వవేదాగ్నేయమష్టాకపాలకం సౌమ్యం చలం వారుణం దశకపాలకం సారస్వతం చరుమా వైష్ణవమేకాదశకపాలమగ్నేరేవాస్య శరీరం నిష్క్రీణాతి సోమాద్రసం వారుణేనైవేనం వరుణపాశాన్ముంచతి సారస్వతేన వాచం దధాత్యజ్ఞః సర్వా దేవతా విష్ణుర్యజ్ఞో దేవతాభిశ్చైవేనయ్యజ్ఞేన చభిషద్యత్కృతయదేతా సద్భవతి జీవత్తేవయాన్నవమైతన్నవమేతమభవతిమవే రూపమేవాన్మహిమానం వ్యాజస్తేష్నో ప్రాణోదేత్యాహాశ్వినో వై దేవానాభ్యామేవాస్మై భేషజం కరోతీంద్రస్య ప్రాణోదేత్యాహేంద్రియమేవాస్మిన్నేతేన దధాతి మిత్రావరుణయో ప్రాణోదేత్యాహ ప్రాణాపానావేవాస్మిన్నేతేన దధాతి విశ్వేదాన్ దేవానా ప్రాణోదేత్యాహ వీర్యమేవాస్మిన్నేతేన దధాతి ఘృతస్య ధారామృతస్య పంథామిత్యాహ యథా యజురేవేతత్పావమానేన స్వామేనేత్యాహ ప్రాణమేవాస్మిన్నేతేన దధాతి బృహద్రసంతరయో స్వామేనేత్యాహౌదయేవాస్మిన్నేతేన దధాత్యగ్నే స్వామాత్రయేత్యాహాత్మానమే ేవాస్మిన్నేతేన దృత్విజ పర్యాహుర్యావంతగేవర్తిజస్తేనం విషజ్యంతి బ్రహ్మణో హస్తమన్వారభ్య పర్యాహురే కథైవ యజమానాయుర్దధతి దేవతస్య తద్ధిరణ్యాద్ధిరన్నిష్పిభక్త్యాయుర్వే ఘృతమమృతం హిరణ్యమమృతా దేవాయుర్నిష్పిపతి శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టత్యసో ఖలు సమాయేషన్మన్యేతావన్మానగ్ఞస్యాత్సమృద్ధ్యాయమగ్ఞాయుదేవత్యదేహాయుదేవాస్మిన్వర్చోదధాని విశ్వే దేవాజలదత్తర్యసాధరిత్యాహజలదత్తిమేవేనం కరోత్యగ్నిరాయుష్మాని విహస్తం గృహ్ణాత్తే వై దేవాయుష్మందస్తగేవాస్మిన్నాయుర్దధతి సర్వమాయుదేవి ప్రజాపతిర్వరుణాయాశ్వమనగచ్చస్వాన్ దేవతామాచ్చత్సపర్యదేర్యదేతం వారుణం చతుష్కపాలమపశ్యత్తం నిరవపత్తతో వేదవరుణపాశాదముచ్యత వరుణో వాయేతం గృహ్ణాదియోశ్వం ప్రతి గృహ్ణాది యావదోశ్వాన్ ప్రతి గృహ్ణీయాత్తావదో వారుణాన్ చతుష్కపాదాన్ నిర్వపేద్వరుణమేవాయన భాగధేయేనోపధావతి వరుణపాశాన్ముంచతి చతుష్కపాలా భవంతి చతుష్కాధ్యమృద్ధ్యాగమతిరిక్తం నిర్వపేత్యమేవ ప్రతిగ్రాహే భవతి బాణాభ్యేది తస్మాదేవ వరుణపాశాన్ముచ్యతే యజ్ఞపరం ప్రతిగ్రాహేత్యాశౌర్యమేకపాలమను నిర్వపేదమునేవాదిత్యముచ్చారం కురుతే పోవృథమవేత్యప్సు వై వరుణస్సాక్షాదేవ వరుణమవయదేవ త్రీరంచలం పునరే నిర్వేదప్సుజో నిర్వాష్పస్వామేవైనయోలింగమయనకం శాంత ఉపతిష్టతే యావామింద్రావరుణాయ ద్రవ్యాతనోస్తమగుంహతోముంచయ్యావామింద్రావరుణాగ్రహస్యాదేజస్యాతనోస్తమగుంహతోముంచయ్యోవామింద్రావరుణాగ్నౌస్రామస్తం వామేతేనావయజయోవామింద్రావరుణాద్విపాత్సుమసుగోష్ఠేషోడేదువనస్పదిశ్రామస్తం వామేతేనావయజయింద్రో వామేతుస్తే ేణ వక్రామణి వరుణేణం వరుణ భాషేణ గృహ్ణాదియ పాత్మనాగృహీతో భవతి పాత్మనాగృహీతస్మాగేతామేంద్రాతరుణీంపయ్యాంద్రవేందేవాస్మిందింద్రియం దాది వరుణయేనం వరుణపాదాన్ముంచతి పయత్యాభవతిపయోహిమాయేతస్మాదవక్రామత్యథైత పాత్మనాగృహీతోయప్రయస్యాభవతిపయేవాస్మిందయాదధాదిపయస్యాయాంపురోణాజమవదధాత్యాత్మన్వంతమేవేనం కరోత్యసో ఆయతనమయమేవ చతుర్థాద్యోహజిక్ష్వేవ ప్రతిష్టతి పునఃస్తమోహజి దిగ్భయేనాత్మై భేషజం కరోతి నమోద్యావద్గతి యథా విద్ధం నిష్క్రందతి తాదృగేవ తద్భ్యో వామింద్రావరుణావర్ధమోత్రావస్తం వా మేతేనావైరీత్యాహదృష్ట్యా ఏవైనం పాద్రియో వామింద్రావరుణాధిపాత్సుపరుషుతరావస్తం వా మేతేనావైరీత్యాహైతావతి పదగ ప్రజా పశవ ఉపదేవనీయాస్తాదేవాస్మై వరుణపాదాన్ముంచతి సప్రప్రబంధికావ్యేంద్రం వా విశ్వతస్పరేంద్రం నరః తమన్న సోమ విశ్వతో రక్షారాజన్నఘాయతేష్వదస్తే ధామాయి దివ్యా పృథివ్యాయ్యా పర్వదేష్పోషధేష్వప్సో విశ్వే సుమనారేణ్రాజన్ సోమ ప్రతిహవ్యాగృభాయ అగ్నేనో మాతవేదాసు దేవనసంగిర వృందేవ్రామభూవసు యువమేతాని వీరోజనాన్నిశ్చతో మతక్రతో అసత్తం యువగం సింధోగం రభితస్తేన వద్యాదగ్నేషో మాపముంచతం గ్రభీతాన్ అగ్నేషో మా యువగం సుమేషునతం వృషణాహవం ప్రతిదోక్తాని హర్యతం భవదం దాసుదేవయః ఆన్యం దివో మా దరిష్వాజ భారామత్రాదన్యం పరిశ్యేనో అద్రే అగ్నేశో మా బ్రహ్మణా వావధానోరింగ్యాయ చక్రసులోకం అగ్నేశో మా హరిష ప్రస్థితస్య వేదగం హర్యగం వృషణాధిషర్మానా స్వబాహిభోజమతాయజమానాయ సంయో ఆప్యాయ స్వసంతే గణానాం మా గణపతిగం హవామహే కవిం కవీనాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదహార శృణ్వన్నోతిభిస్తేన సాదనం సయుజ్జనేన స విషాదజన్మనాథపుత్రేర్వాజం భరదేధనాదిభిః దేవానాయ్య పితరమాదివాదరి శ్రద్ధామనాహవిధా బ్రహ్మణస్పతిం సత్వభాసరగ్వదా గణేన వనగుండులోజఫలికగుండవేణ బృహస్పతిస్త్రియాహవ్యసో దక్కనిక్కనద్వాపచతేరుదాజలే మరుతో యద్భవో దివో యావశర్మ అర్యమాయాదివిణభక్తుష్మాన్ దాదావసూనాం పురుహోతో అర్హన్ సహస్రాక్షోగోచ్చభిద్రబాహురస్మాదు దేవోద్రవిణం దధాతు ఏతేర్యమన్ బహవో దేవజానా పంసాదో రాజం దివ ఆచరంతి ఏ కన్నో దేవమర్మయన్నేపదేశం చతుష్పదే బుద్ధాగ్రమంగిరోభిర్గృణానామి పర్వతస్థైరదుచగ్రోధాగుంసి కృత్రిమాహాన్యేషాగుం సోమస్య తామదయంద్రశ్చకార బుద్ధాగ్రేణ విమాయమానైర్వజ్రేణ ఖాన్యతృణం నదీనా వృథాదుజర్పతిభిర్దీర్ఘయాతే సోమస్య తామరీంద్రశ్చకార ప్రయోజ్ఞే విద్వాగుం అస్య బంధం విశ్వాని దేవో జలిమా విభక్తి బ్రహ్మ బ్రహ్మణ ఉద్యభార మధ్యాభిప్రదస్థౌ మహాన్ మహీరస్తభాగ్య జాతోద్యాగం సద్మపార్థివం చరజ సముద్రాదాగ్రధనుషాభ్యర్థం బృహస్పతిర్దేవదాయస్య సమ్రాట్ బుద్ధాద్యోగ్రమభ్యర్థ్యోజసా బృహస్పతి మా వివాసంతి దేవాః భినద్వలం విపురోధర్దరేతి కనిక్రతత్సువరపోజిగాయ ఓం. దేవా మనుష్యా పితరస్తేన్యతన్నసురారక్షాగంసి విషాదాస్తేన్యదస్తేవానాదం పంగోహితమగుర్వంతద్రక్షాగంసి రాత్రేభిరలు భ్రంతాన్ శుభ్రాన్ మృతానభివ్యోచ్చే దేవా విదుర్యో వై నోయం మ్రియతే రక్షాగం శివాయిమాం భ్రంతే దితే రక్షాగస్య వామందయం దయాన్యబ్రువన్ రక్షాగస్య పామదం దదామి రక్షాగస్య నితమకర్తేమంతం దేవాన్ పర్యవిశంతే దేవా అజ్ఞావనాథంతతే ప్రవదే పురోడాశమష్టాకపాలం నిరవన్నగ్నయే విభాధవదే ప్రతీకపదే ప్రవదే నిరవమయాన్యేవ పురస్తాద్రక్షాగస్యాసంతానిజేన ప్రాణుదంతయదగ్నయే విభాధవదేయాన్యేవాభితో రక్షాగస్యాసంతానిజేన వ్యబాధంతయదగ్నయే ప్రతీకపదేయాన్యేవమస్యాద్రక్షాగస్యాసంతానిజేనాపారుదంతతో దేవాభవన్పరాసురాయో భ్రాతృవ్యవాన్ స్యాత్తస్పర్ధమానగేతయ్యాయజేతాగ్నయే ప్రవదే పురోడాశమష్టాకపాలం నిర్వదేనగ్నయే విభాధవదేగ్నయే ప్రతీకపదేయదగ్నయే ప్రవదే నిర్వపదిగేదాస్మాచ్ఛయాన్ భ్రాతృవ్యస్తంతేన ప్రణుదేయదగ్నయే విభాధవదేయదేవేన సజంకంతేన విభాధదేయదగ్నయే ప్రతీకపదేయదేవాస్మాత్ పాపీయాంతంతేనాపనుదతే ప్రశ్రేయాగం సంభ్రాతృవ్యన్నుదతేది సజం గ్రామదినైనం పాపీయానాప్నోతి దేవాసురా సంయత్తా సంతే దేవాబ్రువనయోమీర్యావత్తమత్తమను సమారభామహాయుదిత ఇంద్రమబ్రువన్వం వైనా వీర్యావత్తమోధిత్వామను సమారభామహాయుదిబ్రవేత్తిశ్రోమ ఇమాస్తనవో వీర్యావేత్తాేతా సాధులా నమి భవిష్యతేది వై బ్రూహేత్యబ్రువన్ నియమగం హోమిగియం విమృధేరింద్రియావేత్యబ్రవీ ఇంద్రాయాగం హోమజ పురోడాశమేకాదశకపాలందిరవన్నింద్రాయ వై వృధాయేంద్రాయేంద్రియావతేయలింద్రాయాగం హోమజ నిరవపన్నగంహదగేవేనాముచ్చందయలింద్రాయ వై మృధాయ మృధగేవేనాపాహైలింద్రాయేంద్రియావతేంద్రియమేవ జైనాత్మన్నదశత్రయస్త్రిగం సప్తపాలం పురోడాశన్నిరవపన్త్రయస్త్రిగం సద్వై దేవతాస్తాయి ఇంద్రాత్మన్న సమారంభయ భోక్తేవదేవా విజయముత్తమాసురేర్భ్రాతృవ్యవాన్ సత్స్పర్ధమాణయేతయ్యాయజేంద్రాయాగం హోమజే పురోణాశమేకాదశకపాలం నిర్వపేరింద్రాయ వే మృధాయేంద్రాయేంద్రియావచేగుంహసావాయేషీతోయస్మాక్షయాన్ భ్రాతృవ్యో విజింద్రాయాగం హోమజే నిర్వ ప్రత్యగంహదేవేనముచ్యతేభిన్నోయస్మాత్ సమానే స్వన్యశ్రేయాభ్రాతృవ్యో ఇదింద్రాయ వై మృధాయ మృధగేవేనావహదేవింద్రాయేంద్రియావదైంద్రియమేవేనాత్మన్ధత్తే త్రయత్రిగుంశత్కపాలం పురాణాన్నిర్వపతి త్రయత్రిగుంశద్వై దేవదాస్తా విజమాన ఆత్మన్నను సమారంభయ విజిర్నామేం విద్వానేతయేత్యాయజదముత్తమామేవ విజిగం భ్రాతృవ్యేణ విజయతే దేవాసురా సంయత్తాయత్రోబలమింద్రియం వీర్యం ప్రజాం పదోన్ సంగ్రహ్యాదాయ వక్రం న్యాధిష్టత్తే మన్యంతయసలానువాయముపావచ్చరితం భవిష్యంతేది తాం వ్యక్వయంత విశ్వకర్మన్నిది దేవాదాభేద్యసురాస్తానాన్యతరాగశ్చనోపావర్తత దేవాలేత విపలమేవామనామాష్టమవిష్వాగస్తర్వమతి సర్వాయుర విభోరిదేవాలమింద్రియం వేర్యం ప్రజా పశూన వృంజయద్గాయత్ర వక్రమ్యాతిష్టత్రీ జేష్టిమాహుస్తంవత్సరో వే గాయత్రీ సంవత్సరో వేతర వక్రమ్యాతిష్టయాసురామోజోబలమింద్రియం వేర్యం ప్రజా పశూన వృంజతస్మాదేతాగం సంవర్గయితేమాహుర్యాభ్యాగ్రమ్యమాన్ సత్పర్ధమానేతయేత్యాగయేతాయ పురోజాగమత్తాగపాదన్యర్వేత్తగం శ్రుతమాసన్న వేతేనయుషాభిమృషేదోదగేవ బలమింద్రియం వేర్యం ప్రజాం పశూన్ భ్రాతుర్యస్య పంకే భవత్యాత్మనాపరాస్య భ్రాతుర్యో భవతి ప్రజాపద ప్రజాసృజదతా అస్మాత్సృష్టా పరాజేరాయంతాయత్రావసంతతో ఘర్మదురక్షత్తావృహస్పతిష్టాన్ భవేతాగుంసోగ్రవేద్బృహస్పతిరణయా ప్రతిష్టాన్యసత్వా ప్రజా ఉపావత్స్యంతే నిలం ప్రాజక్షత్రో వే ప్రజాపతిం ప్రజా ఉపావర్తంతయ ప్రజాగామస్యాత్తస్మాదేతం ప్రజాపత్యంగాముదంచలన్యరుడపే ప్రజాపతిమేవస్తేన భాగేనోపధావతి సేవాస్మే ప్రజా ప్రజనయతి ప్రజాపతి పశూన సృజనేష్టా పరాయంతేయత్రావసంతతో ఘర్మృతాన్ పూషాగాన్ భవేతాగుంసే పూషాలయామా ప్రతిష్టా సప్తా పశవసంతే దివాం ప్రతిష్టేది సోమా ప్రవేన్మహవాష్ట ప్రతిష్టానేత్యబ్రవేత్త ప్రాతిష్టత్తతో వే ప్రజాపతిం పశవ ఉపావర్తంతయః పశుకామస్యాత్తస్మాదేతగం సోమాభూష్ణంగాన్ముదంచరన్నుర్వరే సోమాభూషణామేవస్తేన భాగధేయేనోపధావతితామేవాస్మై పశూన్ ప్రజనయతస్వామో వేరేతోధా పూషా పశూనాం ప్రజనయితా సోమయేవాస్మై రేతోదధాది పూషా పశూన్ ప్రజనయతి అగ్నేకోభిర్న ఆగహీంద్రో పుష్ట్యాయుషస్పనః ఇంద్రో ధర్తా గృహేషుణః సవితాయస్సహస్త్రియస్తనో గృహేషురారాద ఆపూషాగేత్వావసు ధాతా దదాతునో రయమీషా నో జగదస్పతిః సః పూర్ణేన భావనత్ పుష్టాయో వృషభో వృషాసునో గృహేషురారణత్ సహస్రేణాయుతేన చ ఏన దేవా అమృతం దీర్ఘగ్యశ్రవో దివ్యైరయంత రాయస్పోషత్వమస్మభ్యంగవాన్ కుర్మిన్ జీవసాయువస్మ అగ్నిర్గ్రహపతి స్వామో విశ్వవనస్సు వితాసు మేధా స్వాహ అగ్నిగ్రహపదేయస్తే హృత్యా భాగస్తేన సహ ఓజ ఆక్రమమానాయ దేహి శ్రేష్ఠ్యా ప్రసోమాయోజం మూర్ధా భూయా సగ్గస్వాహ చిత్రయా విజేత పశురామయ్యం వే చిత్రాయ ద్వాస్యాం విశ్వం భూతమధి ప్రజాయేతేనేయం చిత్రాయ ఏవం విద్వాగశ్చిత్రయా పశురామో విజతే ప్రజయా పశుధర్మిథునేర్జాయతే ప్రైవాగ్నేయేన వాపయజేత సౌమ్యేన దధాతిరేతమేవ హితం తృష్టా రూపాణి వికరోతి సారస్పదో భవత ఏతద్వై దైవ్యం మిథునం దైవ్యమేవాస్మై మిథునం మధ్యతో తిపుష్ట్యే ప్రజననాయ దినే బాల్యే జరద్భవతి వాగ్వేషనే బాలే పుష్ట్య ఖలు మే వాగ్పుష్ట్యమేవ వాచముపేంద్రవోత్తమోభవతి తేనైవ తన్మిథునగం సప్తైతాని భవేగం విభవంతి సప్త గ్రామ్యా పశవ సప్తారణ్యా సప్త ఛందాగస్భయ్యావరుద్యాచేతా ఆహురేభ్యోత్యేతే మే దేవా పుష్ట్యపదయస్తమేవ స్మిన్ పుష్ట్యం దశతి పుష్ట్యతి ప్రజయా వజుభిరసోదేతాహుభిరేభ్యోజి ప్రతిష్ఠిత్యై మారుతమసి మరుతామోజోపాం ధారాభ్యంభిరమయత మరుదశ్యేన మాయినం మనోజవ సంభృణగం సువృత్యం ఏన శబ్ద ఉగ్రమవదృష్టమే జగదశ్వినా పరిధత్తగ్రస్వస్తి పురో భాతో వర్షన్ జన్వరావృత్వాహాతావద్వర్షన్నుగ్రరావృత్వాహాయన్వర్షన్ ధీమరావృత్వాహన్యవస్థోర్జన్ విద్యుద్వర్షన్ దేశరావృత్వాహాత్రం వర్షన్ మూర్తిరావృత్వాహ బహుహాయమృషాదిశ్రుతరావృత్వాహాజపరివర్షన్ విరాటావృత్వాహ వస్థోర్జన్ విద్యుద్వర్షన్ భూతరావృత్వాహ మాందావాధాశ్యం ేస్తమస్వరేందేస్తునా మిత్రభృత క్షత్రభృతస్వరాష్ట్రాయమావతాశ్వస్య సందానమగృష్ట్యే స్వోపణ్యామి దేవావసవ్యా అగ్నేమసూర్యా దేవాశర్మ్యా మిత్రవరుణార్యమన్ దేవాసపీతయోపాన్న పాదాసు హేమన్ ముద్రోదత్తోదిభ్యందివః పర్జన్యాందరిక్షా పృథివ్యాతో నామృత్యావదమకృణ్వంతి పర్జన్యేనోదవాహేనందే ఆయన్నరః ప్రదానవోదాభుజివః కోశమృత్యముః పర్జన్యాసృజంతిరోదసే అనుధన్వనాయంతి వృష్టయః ఉదీరయథా మరుదస్తమగ్రతో యోజం వృష్టిం వర్షయథా పురేషిణః నవోదస్రా ఉపదస్సంతి ధేనవః శుభం యాతామనురథా అవృత్తత వృష్టిం దివ ఆభ్యస్తముద్రం వృణా అబ్జాభిప్రసమజామదమతిసముద్రియం ఉన్నం భయపృథివీం భిన్నేదం దివ్యం నభః ఉద్రా దివ్యస్య నో దేహీశా నో విసృజాదృజం ఏ దేవాది విభాగాయేంతరిక్షభాగాయ పృథివిభాగా ఇమం యజ్ఞమవంతుత ఇదం క్షేత్రమాపి సంతుత ఇదం క్షేత్రమను విభిషంతో మారుతమసి మరురామో జగిజ కృష్ణం వాస కృష్ణదోషం పరిధత్త ఏతద్వే వృష్టే రూపగం సలోపయే భూత్వా పర్జన్యం వరిధిగజ నమయత మరుదశ్చేన మాయినమితి పశ్చాద్వాతం పృథివీమ దిపురో భాతమే జనయతి పరిణశ్యావరుద్ధే వాతనామాని జుహోతి వాయుర్వే వృష్ట్యా ఈశ వాయుమేవ స్వేన భాగధేయేనోపధావతి ఏవాస్మై పర్జన్యం వరిధయద్గట్టో జుహో ప్రోవేశ్రోవాంతర దిశా దిగ్భగేవృష్టిం సంవృత్యాగతి కృష్ణాజినేవాకరంతర్వేది సంయోచ్చపరధ్యయదీనామద్యమానాగుంశీర్ఘాని పరాపదంతే ఖర్జోరాభవంతే సాగుంసమూర్ధ్వపదత్తాని కరీరాణ్యభవన్ సౌమ్యాని మై కరీరాని సౌమ్యా ఖలు వా ఆహుసద్భివో వృష్టిం చావేదియత్కరీరాణి భవంతి సౌమ్యైవాహుత్యాదివో వృష్టిమవరంధే మధుదాసయ్యోహత్యపాం వాగేషవోషధీ నాగుంసోయన్మద్భ్యగేవోషధేభ్యోవరిషత్యసోమధ్యగేవోషధే ేనామేరాచ్యాష్ణాశ్వస్య సందానమదివృష్టే కోపనక్యామేత్యాహవృషా వా అశ్వవృషా పర్జన్య కృష్ణయవ ఖలు వే భోక్తా వర్షతి రూపేణైవేన సమర్థయతి వర్షస్యావరుధ్యై దేవాసవ్యా దేవాశర్మ్యా దేవాత్రీరీత్యాబ్రాది దేవతాభిదేవాన్వహం వృష్టిమిచ్చసి యది వర్షే తావత్వ్యం యది నవర్షే స్వభూతే హవిర్నిర్వేదహోరాత్రే మే మిత్రావరుణావహోరాత్రాభ్యాం ఖలు వై పర్జన్యా వర్షది నష్టం బాధిది వా వర్షది మిత్రావరుణాన భాగధేయేనాపధావతి ేవాస్మా అహోరాత్రాభ్యాం పర్జన్యం పరిణయతోగ్నే ధామచ్చతే పురోణాచమట్టాకపాలం నిర్వవేం మారుతగం సప్తకపాలకం సౌర్యమేకపాలమగ్నిర్వా ఇదో వృత్యముదీరయతి మరుదసృష్టాన్నయంతి యథా ఖలు పర్యావర్తర్షతి ఖలు వే భోక్తావర్షత్వే జైవదారుష్యాయీశేతాయస్వేన భాగధేయనోపధావతి తామేవాస్మే పర్జన్యం వర్షయన్ పితావర్షిక్షన్ వర్షత్వృష్టం దివాభ్యస్తముద్రం ృణేమాష్టైవామోష్టాపస్తమర్థయత్యమోరక్షేత్యబ్జాదిప్రథమజాఫలమది సముద్రియమిత్యాహయసాయుషదేవేషన్నం భయ పృథివీమిది వర్షాత్వాన్యుహోత్యేషా వా వోషేనామ్యవనష్టయేమ వర్షిమాచ్చావయదియదేవాభాగాది కృష్ణాజినమవధూనో భీమయేవాస్మై లోకా ప్రీతా అభేక్షా భవంతి సర్వాందాకస్తేత్యా మనోజ్జానేత్యాహస్తృష్టభోవాదేర్యత్కృష్ణిహాజగత్తేష్ణిహ కకుభావన్వాహతే నైవ సర్వాందాకస్తవరుంధేగా యత్రీవాయేషాయదృష్ణిహాయాక్షరాణిష్పాదయేవసోగసాపురోడాశే పురోడాశ ఏమేవ తద్యక్షరా నియజ్జగ్యాపరిద్యాదంతయ్యంగమయ దృష్టుభాపరిదధాదేంద్రియం వై వీర్యం దృష్టుగేంద్రియ వీర్యయజ్ఞం ప్రతిష్టాపయ దినాంతంగమయత్రే దేవాదినాత్రే రథస్థే నిత్రువత్యాపరిదధాది సరో భక్తాయ సర్వో వాషయజ్ఞోయత్రే ధాతవీయం కామాయ కామాయ ప్రయుజ్యతే సర్వేభ్యో హి కామే భ్యో యజ్ఞ ప్రయుజ్యతేధాతమీయేతాభితర సర్వో వాషయజ్ఞోయత్రేధాతమీయకం సర్వే నైవైనయజ్ఞేనాభికరది శృణుతయేనమేతయజేతాభిచర్యమాన సర్వో వాషయజ్ఞోయత్రేధాతమీయకం సర్వే నైవ యజ్ఞేన యజతేనైనమభితరన్ శృణుతయేతయజేతసహస్రేణ యక్షమాన ప్రజాతమేవైన ేతయజేతసహస్రేణ జానోంతం వాయేష పశూనాం గచ్చతి యత్సహస్రేణ యజతే ప్రజాపతి ఖలు వే పశూన సుజరాగస్త్రేధాతమీయేణైవాసుజరయేవం విద్వాగస్త్రేధాతమీయేన పశుకామో యజతే యస్మాదేవయోనే ప్రజాపతి పశూన సృజతస్మాదేవైనాన్ సృజత ఉపేణముత్తరగం సహస్రం నమతి దేవతాభ్యో వాయేషాదృష్ట యో యక్షేక్ేధాతమీయేణయజేత సర్వో వాషయజ్ఞోయత్రేధాతమీయకం సర్వే నైవ యజ్ఞేన యజతేన దేవతాభ్యావృష్టయద్వాదశకపాల పురోడాశో భవతి చతుష్కపాలాత్రిష్టవృద్ధత్వాయత్రయః పురోడాశా భవంతి త్రయమే లోకాయేషాం లోకానామాప్యాముత్తర ఉత్తరోజ్జాయాం భవత్తే విమహీమే లోకాయమయో మధ్యగేతద్వా అంతరిక్షస్య రూపకం సమర్థే సర్వేణామభిగమయన్నవద్యత్సంవత్కారకం హిరణ్యం దదాతి చేతకే వావరుంధే దార్క్యం దదాతి పశూనే వావరుంధే ధేనుం దదాతి దాశిషకే వావరుంధే సాంనో వాగేషవర్ణో యద్ధిరణ్యం యజుషాం దార్క్యముక్తామదానాం ధేనురేతానేవ సర్వాన్ వర్ణానవరుంధే ష్టాహతపుత్రేంద్రగం సోమమాహరక్షస్మింద్ర ఉపహవమేక్షతన్నోపాయత పుత్రం మే వధేషం కృత్వా ప్రాసహ సోమమని భక్తస్తయత్తశిష్యతాహవనీయముఖ ప్రావర్తయ స్వాహేంద్రశత్రువర్ధస్వే దిశయావదోర్ధ పరా విధ్యతి తావది స్వయమేవ వ్యరమద యతి మాతావత్ ప్రమణమాధేత్యతి మాతావదే భవన్నేమభిసమభవత్తగిషు మాత్రమిషు మాత్రం విష్ంగవర్ధదశ ఇమాన్ లోకాన వృణోత్యమాన్ లోకాన వృణోత్తృత్తస్ వృత్తం పాదింద్రో విభేద విత్వక్తా తస్మై తాద్రమభింజత్త భోవే సమద్రాభే సముద్యం దున్నాశక్నోదేతరి విష్ణురమ్యా దేవతాభేష్ణవేహీతమాహరిష్యా భోజే నాయమిదమిది సవిష్మత్రేధాత్మానం విన్యధత్త పృథివ్యాన్ తృతీయమంతరిక్షే తృతీయం దివి తృతీయమభిమర్యా భర్తృథివ్యాన్ తృతీయమాసేంద్రవజ్రముదగచ్చుష్మస్థిరస్వ్రహీన్మాహారస్తి ఇదం మయి వీర్యం దత్తే ప్రజాశ్యామేమి ప్రాయక్షత్ర ప్రత్యగృహాదామేది ప్రాయక్షత్ర ప్రత్యగృహాదస్మాత్ంద్రియంద్రియంతరిక్షే తృతీయమాసేంద్రవజ్రముదగచ్చుష్మస్థిరస్వ్రహీన్మాహారస్తిమాయిదం దత్తే ప్రజాశ్యామేమి ప్రాయక్షత్ర ప్రత్యగృహాద్ధర్మాధారిదేది ప్రాయక్షత్ర ప్రత్యగృహాస్మాంద్రియం దాత్మాభేంద్రవజ్రముదయ్రవీన్మాహమిదమస్విదత్తే ప్రజాశ్యామే ఇత్యబ్రవేత్ సంధాంతు సందధావహే తామేవ ప్రవిశానీతి యన్మాం ప్రవిశేక్తిం మా భుంజామిత్యబ్రవేత్ తామేవేంధీయత భోగాయ త్వాం ప్రవిశేయమిత్యబ్రవేత్ సంవృత్త ప్రావిశదుదరం వే రత్రః క్షుత్ఖలు వే మనుష్యస్య భ్రాతృవ్యోగేవం వే దహంతి సంభ్రాతృవ్యం తదస్మై ప్రాయచ్ఛత్త ప్రత్యగృహాత్కర్మాధారి తద్వ్యక్తవేది ప్రాయచ్ఛత్త ప్రత్యగృహాదస్మాచింతయింద్రియం దాత్మిగత్ర ప్రాయచ్ఛత్ర ప్రత్యగృహాత్రధాతుయ్యన్వదక్షదవిష్ణవేభిప్రాయక్షత్రస్మాదేంద్రావేష్టమగం హవిర్భవదిగద్వా విదం కింజదస్మై తత్ప్రాయచ్చతుర్థస్తామానయజోగం నిరహత్రం వా అస్మై తత్ప్రాయచ్ఛత్రస్మాత్ సహస్రదక్షిణం దేవాజన్యాయమానా విభయుత్తమంతరేవసంతాంపౌన్ సవాగేషోపోజాయతేజ్రాజన్యోయద్వాజోషోజాయతృత్తాంఘ్నిస్తరేస్తరేతమైంద్రామాహస్పత్యంతరేంద్రవేదేంద్రో వేరాజన్యోబ్రహ్మ బృహస్పతిర్బ్రహ్మణేనైనందాంపోంభనాన్ ముంచతి హిరణ్యయంద్రామదక్షిణాసాక్షాదేవైనందాం నోపోంభనాన్ ముంచతి నమో నమో భవతి జాయమానోన్నాకేతుర్షధామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాం ప్రదంధమాస్యేర్ఘమాయు యమాదిత్యాగుంసుమాయమక్షిరమక్షిరయపిబంతి తేన నో రాజా వరుణా బృహస్పతిరాత్యాయంతు భువనస్య గోపాహిత్వమింద్రాధిరాజోతోదీత్యాం వృత్రహం వృత్రహాసి యత్రయంత్య స్రోత్యాస్తజ్జితం చ దక్షిణతోపృహవ్య ఇంద్రోజయాదిరపరాజయా తాధిరాజో రాజసురాజయాది విశ్వాహి భూయా ప్రతరా అభిక్తేరుపసద్యో నమస్యో యథాసత్ అస్యే దేవ ప్రతిజయమహిత్వం దివ పృథివ్యా పర్యంతరిక్షాద్ స్వరాయింద్రోతమా విశ్వగోత్తస్వరిరమత్రోపవక్షేరణాయ అభిత్వాధూరణో నమో దుగ్ధాయవ ధేనవః ఈశానమస్త జగదస్సు భర్తృశమీశానమింద్రతస్థుత స్వామిద్ది హవామహే దాతావాజస్ కారవ స్వాం వృత్రేస్మిన్రసత్పదిన్నరత్వాంకాష్ఠా సర్వత యద్యావ ఇంద్రతే సదగం సదం భూమే రుదస్యో నత్వా వజ్రేణ్ సహస్రగం సూర్యా అనున జాతమశ్చరోదసీ ఇమాోమీంద్రమందృషావహర్యస్వాద్రి సోదర్బాహుభ్యాగం సుయతోర్వాదేర్ణస్తమాజమింద్రే సంతు వివాజా క్షుమంతో యాధర్మదేవ విద్యోదిజోదిత్యం జాతమేతరకం సప్తత్వా హరితోరథే వహంతి దేవసూర్య జ్యోతిష్కేషం విచక్షణ చిత్రం దేవానాముదగాదనే గంచక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ృథివీ అంతరిక్షకుందోర్యాత్మాజగదస్తస్థుషశ్చ విశ్వే దేవారితావృషఋతుభిర్హవనస్కృతః ద్విషంతాయ్యద్యంపయః విశ్వే దేవాశృణదేవగుభవం మే యే అంతరిక్షేయముపద్యమిష్ట యే అగ్నిష్ట్వా హుతభాగిరత్రా ఆసుభ్యాస్మిన్ బలిభిరిమాదయద్వాం. విశ్వరూపోపే పాష్ట్ర పురోహితో దేవానామాసీత్ స్వస్త్రీయోసురాణాం తస్య త్రీణి శీర్షాణ్యాసన్ స్వమపానకం సురాపానమన్నాతనకుంస ప్రత్యక్షం దేవేభ్యో భాగమవదత్ పరాక్షమసురేభ్యః సర్వస్మై వై ప్రత్యక్షం భాగం వదంతి యస్మాదేవ పరాక్షం వదంతి తస్య భాగముదితస్తస్మాదింద్రాభిభేదీంద్రైరాక్షం విపరి వజ్రమాదాయ శీర్షాణ్యక్షిణ్యత్సమపానమాదేత్సవింజనాభవద్యత్సు రామానకం సకలమిం గోగదన్నాదనకంసలిత్యాంజలినా బ్రహ్మహత్యాగృహ్ణాగం సంవత్సరమవిభక్తం భూతాన్యభ్యక్రోశం బ్రహ్మహన్యదిశపృథివీముపాసీదస్తే బ్రహ్మహత్యాగే తృతీయం ప్రతిగృహాన్ని దిశా ప్రవేశ ణే ఖాతాత్పరా భవిష్యంతి మన్యేతతో మా పరాభోవమితి పురాతే సంవత్సరా విరోహాదిత్యబ్రవేత్ తస్మాత్ పురా సంవత్సరా పృథివ్యై ఖాతమపి రోహతి వారే పృథగ్యై తృతీయం బ్రహ్మహత్యాయై ప్రత్యగ్రంథాత్తత్స్వకృతమిరిణమభవత్తస్మాదాహితాగ్నిశ్రద్ధాదేవస్వకృతమిరిణేనావస్యద్బ్రహ్మహత్యాయై ేనుపాసీదస్తే బ్రహ్మహత్యాయే తృతీయం ప్రతిగృహీతే బ్రువన్వరం వృణామహే వృక్ణాత్ పరా భవిష్యంతో మన్యామహే తదో మా పరా భూమే ్రష్టనాద్వభూయాగం సమత్యష్టారిత్యబ్రవేత్ తస్మాదావ్రష్టనాద్ వృక్షాణాం భూయాగం సమత్యష్టం నివారే పృథగ్నిశ్చేషాన్ తృతీయం బ్రహ్మహత్యాయే ప్రత్యగ్రహ్ణాన్ సజర్యాసోభవత్తస్మాజర్యాసస్య నాశ్యం బ్రహ్మహత్యాయే కేకవన్నో ఖలు యగేవలోహితో యో వాష్టనాన్నిర్యేషితస్య నాశ్యం కామమన్యస్త్రేషకం సాదముపాసీదస్తే బ్రహ్మహత్యాయే తృతీయం ప్రతిగృహీతే రితా అబ్రువన్వరం వృణామహారిత్రియా ప్రజాం విందామహైతామమావిజలితో సంభవామే తస్మాదృత్రియా ప్రజాం విందందే కామమావిజలితో సంభవంతి వారే పృథగ్నిత్యాసాం తృతీయం బ్రహ్మహత్యాయే ప్రత్యగృహ్ణాన్ సామనభద్వాసా అభవత్తస్మా మనవద్వాదసాన సంవదే జనసహాసీ జనాస్యా అన్నమద్యా బ్రహ్మహత్యాయే ఏషావన్నం ప్రజముచ్చాస్తే సోఖల్బాహురభ్యంజనం వావస్త్రియా అన్నమభ్యంజనమేవన ప్రతిగృహ్యం కామమన్యాం మనవద్వాసకం సంభవంతి యస్తతో జాయతే సోభిషస్తో యామరణ్యే తస్యేస్తేనో యాం పరాజీందస్యేక్రీత ముఖ్యమగర్భోయా అప్సుమాయాభ్యంతేతస్యేజస్తర్మాయా ప్రలిఖతే తస్తే ఖలతిరపమాయీయాంతేతస్యే కానో యా సతో ధావతేతస్యేశ్యావసనయానకానిన గ్రంథతేతస్యే గుణఖీయా గృహతిరస్యే క్లేమో యా రజ్జగం సృజతి తస్యా ఉద్బంధుకో యా వర్ణేన విఫలితస్యా ఉన్మాదుకో యా ధర్మేణ విఫలితస్యే ఖరవాత్రి ప్రదంచరేదంచలినా వాపి వేదఖర్వేణ వా పాత్రేణ ప్రజాయే గోపీశాయ. స్తాహతపుత్రోవేంద్రగం సామమాహరత్తస్మిన్నింద్ర ఉపహవమేక్షత తన్నోపాయతపుత్రం మే మధేరిశం కృత్వాహవనేయముపప్రావర్తయత్ స్వాహేంద్రశత్రువర్ధస్వేధేయవర్తయత్సభ్యత్రస్య వృద్ధత్వం యదబ్రవీత్ స్వాహేంద్రశత్రువర్ధస్వే తస్మాదస్యేంద్రశత్రులభవత్స సంభవన్నగ్నేషామాభితమభవత్సీషు మాత్రమిషు మాత్రం విష్మంగవర్ధమీమాన్లోకానవృణాద్యమాన్లోకానవృణాద్యధృత్రస్య వృత్రత్వం తస్మాదింద్రాభిభేత్స ప్రజాపతిముపాధావచ్చత్రుర్మే జనేజి తస్మై మద్రగం సిక్త్వా ప్రాయచ్చ దేదేన జహీ జితేనాభ్యాయ ్రోదామగ్నేషో భౌమా ప్రహారావమందస్మయతి మావై యువగ్యస్థయిత్యబ్రవీన్నామభ్యేదమిభాగధేయమైచ్ఛేదాభ్యామేతమగ్నేషోమియమేకాదశపాలం పూర్ణమాభ్యప్రాయచ్చత్తావభ్రూతామభిసందష్టో వై స్వానశక్నుమ ఐమిరిసైంద్రాత్మనశ్చేతలోరాపజనయత్పచ్చేతలోరయోర్జన్మయ ఏవగంశీతలోరయోర్జన్మ వేదనైన గంశీతలోరౌహదత్తాభ్యామేణమభ్యనయస్తస్మాజ్జమానాభ్యేషోజరక్రామదాణోపానో వాజేనంతరజహితాం ప్రాణోవేదక్షోపానకృతస్మాజ్జమానాద్రోయాన్మయి రక్షకృతో విధి ప్రాణాపానాదేవాత్మన్ధత్తే సర్వమాయుర్వదృత్రాన్నిర్హోయవార్తఘం భవత్ పూర్ణమాసే నిరవబ్రహ్మణం దివాయేనం పూర్ణమాసామావాస్యాయాప్యాయయం నిరస్మాద్వార్తఘ్నే పూర్ణమాసే నోచ్యే పృథంపతి అమావాస్యాయాంతచ్చగ్రస్థాప్యవార్తఘ్నగం హవిర్వజ్రమాదాయ పునరభ్యాయ దతే అబ్రూతాన్ ద్యావా పృథివీ ప్రహారావయోర్వై శ్రులయిలి చ అబ్రూతాం పరం వృణావహై నక్షత్ర విహితాహమసానేవ్రవే క్షేత్ర విహితాహమిదేయం తస్మాన్ నక్షత్ర విహితాసో చిత్ర విహితేయం ద్యావా పృథివ్యార్వరం వేదైనం వరో గచ్చతి సాభ్యామేవ ప్రసూత ఇంద్రో వృత్రమహంతే దేవా వృత్రగం హ్వాగ్నేశామాబ్రువన హవ్యన్నామహతమిది తామబ్రూతామపజసౌ వైద్యో వృత్రే వైద్యయోస్తేవన్కమక్షైతే జిగౌరిత్యబ్రువన్ గౌర్వాపసర్వస్ మిత్రమిది సా ప్రభేద్వరం వృణైమయ్యేవసతో భయేణ భునజాధ్వాయి తద్గౌరాహరత్తస్మాగ్గమిషతో భయేణ భుంజత ేదద్వాగ్నేస్తేజోయద్ధృతమేతోమస్తోమస్తేజోయేమగ్నేజోమయోస్తేజోవేదతేజస్తే భవతిబ్రహ్మవాదినో వదంతి కిందే భక్త్యం పౌర్ణమాసమిది ప్రాజాభక్త్యమిది బ్రూయాత్తేనేంద్రం జ్యేష్ఠం పుత్రం నిరవాసాయ తస్మాజ్జ్యేష్ఠం పుత్రం ధనేన నిరవసాయ.